అప్పుడు శ్రీదేవి ఇట్లు పలికెను, మహాత్ములైన రాజపుత్రులారా, నాయుపాసనచే మీరు తపోమయులు, నిర్మల చిత్తులు, మంచి బుద్ధి గలవారునైతిరి. వరములను కోరుకొనుడు, నేను మీ ఎడల ప్రసన్నురాలనైతిని. మీ మనస్సులందలి కోరికలను తెలుపుడు అనగా, రాజపుత్రులు, దేవి, మాకు నిష్కంటకమైన రాజ్యము, చిరంజీవులగు పుత్రులును కావలయును. మాకు తరుగని భోగభాగ్యములు, యశము, తేజము, మతి కలుగవలయును. ఇదే మేము కోరు విషయము అని పలికిరి. శ్రీదేవి ఇట్లనెను, రాజపుత్రులారా, నా దయ వలన మీకు అఖండ బల సంపదలు, యశము, తేజము, విభూతలు వరుసగా కలుగగలవు. మీరెల్లరూ మన్వంతరములకు పతులు కాగలరు. చిరంజీవులైన పుత్రులతో, భోగభాగ్య సంగమములతో ఆనందింపగలరు అని పలికెను. ఇట్లు భ్రామరి జగదంబ వారి చేత భక్తితో స్తుతింపబడి వారికి వరములొసగి అంతర్ధానమయ్యెను. మరియు ఆ రాజపుత్రులు ఆ జన్మలోనే ఉత్తమమైన సకల రాజ్య భోగములను అనుభవించిరి. అఖండ సంతానముచే వంశవృక్షమును పెంపొందించుకొనిరి. తుదకు మనువులైరి అని శ్రీనారాయణుడు వివరించెను. భ్రామరి వృత్తాంతము. మనువులు 14 మహాతేజస్సంపన్నులు, మహాబలశాలురై భ్రామరీదేవిని కొలుచుట వలన ఆ దేవి అనుగ్రహముచే లోకవంద్యులు పూజ్యులునైరి అని నారాయణుడు చెప్పగా, నారదుడు, భ్రామరీదేవి ఎవరు? ఎట్లవతరించెను? ఆమె శక్తి ఎట్టిది? తెలియజేయుమని ప్రార్థించెను. అప్పుడు నారాయణుడు, నారద, జగన్మాత చేష్టలు విచిత్రములు, మోక్షప్రదములును. దేవి అచింత్య, అవ్యక్త రూపిణి. దేవి దివ్య చరిత్రలన్నీయు నీ లోకమునుద్ధరించుటకే. తల్లి పనులన్నీయును నిష్కపటమైన దయజాలువార్చుచూ తనయుని కాపాడుటగేగదా. పూర్వము బలశాలి దేవతలకు శత్రువు, పాతాళ నివాసి, మహాక్రూరుడు, దుష్టాత్ముడైన అరుణుడు అను రాక్షసుడు ఉండెను. అతడు దేవతలను గెలుచుటకు తన రక్షణ కొరకును బ్రహ్మనుద్దేశించి ఘోరముగా తపమాచరించెను. అతడు మంచుకొండకు వెళ్లి ఆకులనే తినుచు ప్రాణయామపరుడై పవిత్ర గంగాతీరమున యోగము పూనెను. అతడు నీరు మాత్రమే ఆహారముగా తీసుకొని తపస్సు చేసెను. మరి ఒక 10,000 గాలి పీల్చుచు గాయత్రిని జపించుచు తపస్సు చేసెను. ఏ ఆహారము తీసుకొనకుండా మరొక 10,000 తపస్సునాచరించెను. అట్లు తపస్సు చేయుచుండగా అతని శరీరము నుండి పెద్ద మంటలు చెలరేగి ఆశ్చర్యకరముగా లోకములనే కాల్చి వేయనారంభించెను. దేవతలిదేమని భయకంపితులై బ్రహ్మను శరణు వేడిరి. లోకములట్టుడికి పోవుచుండెను. దేవతల విన్నపమాలకించి గాయత్రితో హంస నెక్కి బ్రహ్మ, అరుణుని వద్దకు వచ్చెను. ప్రాణము మాత్రమే మిగిలి ఎముకల గూటితో బక్క చిక్కిన అరుణుడు ధ్యానములో కన్నులు మూసుకొనియుండెను. 2వ అగ్నివలే ప్రకాశించుచున్న అరుణుని చూచి బ్రహ్మ ఇట్లనెను, వత్స, నీకు మేలగుగాక. నీ మనస్సులోని కోరిక నెరిగింపుము అని చెవులకింపుగా పలికెను. అరుణుడు కన్నులు తెరచి గాయత్రితో 4 వేదములతో తన ముందు ప్రత్యక్షమైన బ్రహ్మను దర్శించెను. మరియు ప్రణవము జపించుచూ చేతులు మోడ్చి అనేక స్తోత్రములతో బ్రహ్మను స్తుతించెను. తరువాత తనకు చావు లేకుండునట్లు తన బుద్ధిలోని కోర్కెను తెలిపెను. అరుణుని మాటలు విని బ్రహ్మ అతనికెంతో మెల్లగానిట్లు పలికెను, రాక్షసోత్తమ, బ్రహ్మ, విష్ణు, మహేశ్వరులే కాలధర్మము నుందుదురు. ఇక సామాన్యులు మరణించుటలో వింతయేముంది? నీవు తగిన వరము అడుగుము, దానిని తప్పక ఈయగలను. బుద్ధిమంతులు ఈ విషయమున ముందు పట్టుపట్టరు అను బ్రహ్మ మాటలు విని రాక్షసుడు మరల పలికెను, ప్రభూ, నాకు యుద్ధములో శాస్త్రస్త్రములతో 2 కాళ్ల 4 కాళ్ల జంతువులతో 2 ఆకారాలు గల ప్రాణులతోనూ చావు కలుగకుండునట్లు వరమిమ్ము. దేవా, నేను ఎవ్వనికిని ఓడిపోని బలము నిమ్ము అను వాని మాటలు విని బ్రహ్మ అట్లేయగుగాక అని వరమిచ్చి తన స్థానమునకు వెళ్ళెను. తరువాత అరుణుడు పాతాళము నుండి తనపై విశ్వాసము గల రాక్షసులనందరును పిలిపించెను. ఆ రాక్షసుల కందరకు బ్రహ్మ తనకిచ్చిన వరమును తెలియజేసెను. అప్పుడు రాక్షసులందరును వానిని రాజుగా చేసిరి. అతడింద్రునితో యుద్ధము చేయుటకు తన దూతను అమరావతికి పంపెను. దూతవాక్కులు విని దేవరాజు భయముతో వణికిపోయెను. అతడు దేవతలను వెంటబెట్టుకొని బ్రహ్మలోకమునకు వెళ్ళెను. బ్రహ్మ విష్ణువులిరువురును కలిసి కైలాసమునకు వెళ్ళిరి. అచట రాక్షసుని చంపుటకు మంత్రాలోచన చేసిరి. ఆ సమయముననే అరుణుడు సేనలను తీసుకొని త్వరగా స్వర్గముపై దండెత్తెను. మరియు తానొక్కడనైనను సూర్య చంద్రయమాగ్ని రూపములను నానా రూపములను తన తపోబలముచే ధరించెను. దేవతలందరూ అంతకుముందే తమ తమ నివాసములు విడిచి కైలాసమునకు వెళ్ళియుండిరి. దేవతలు తమ తమ కష్టాలను వేర్వేరుగా శంకరునితో మొరపెట్టుకొనిరి. రాక్షసునికిచ్చిన వరములను విమర్శించగా దేవతలేమీ చేయజాలకుండిరి. అంతలో వారికి ఆకాశవాణి ఇట్లు వినిపించెను, మీరు త్రిభువనేశ్వరిని సేవింపుడు. ఆ దేవి మీ కార్యము నెరవేర్పగలదు. ఆ రాక్షసుడు నిరంతరము గాయత్రిని జపించును. ఆ జపమాగిన వెంటనే వానికి చావు మూడును అను సంతోషకరమైన వాక్కు వారికి వినవచ్చెను. దేవి వాక్కును వినివారు దానిని గూర్చి శ్రద్ధతో ఆలోచింపసాగిరి. అంతలో దేవేంద్రుడు బృహస్పతిని పిలిచి ఇట్లనెను, గురువర్యా, నీవు దేవకార్యము నిమిత్తమై రాక్షసుని వద్దకు వెళ్ళుము. వాడు గాయత్రీ జపము మానునట్లు చేయుము. ఇక్కడ మేము కూడా నిశ్చల ధ్యానముతో పరమేశ్వరిని కొలుచుచుందుము. దేవి ప్రసన్నయై నీకును సహాయము చేయగలదు అని గురువునకు మనవి చేసి ఇంద్రుడు దేవతలెల్లరును రాక్షస భీతులగు తమ్ము కాపాడుమని జాంబూనదీశ్వరీదేవి సన్నిధికి వెళ్ళిరి. వారందరూ అచట మాయాబీజమును జపించుచు దీక్షతో శ్రీదేవి యాగపరాయణులై తపమాచరింపసాగిరి. అప్పుడు బృహస్పతి వెంటనే రాక్షసుని వద్దకు వెళ్ళెను. రాక్షసరాజు తన వద్దకు వచ్చిన మునివర్యునిట్లు ప్రశ్నించెను, మునివర్యా, ఎక్కడ నుండి రాక, ఎక్కడికి, ఏమి పని, నాకు తెలుపుము, నేను నీకు మిత్రుడను కాను శత్రువును అను రాక్షసుని మాటలు విని ముని ఇట్లనెను, మేము నిరంతరము జపించు గాయత్రీదేవిని నీవు కూడా సేవించుచున్నావు, కనుక మాకు నీవు మిత్రుడవెట్లుకావు అను బృహస్పతి మాటలకు దేవమాయచే మోహితుడై అభిమానమునకు లొంగి పరమంత్రమగు గాయత్రిని వదిలిపెట్టెను. దాని వలన రాక్షసుడు తేజోహీనుడయ్యెను. బృహస్పతి వచ్చిన పని త్వరలో నెరవేరుట వలన ఆ చోటు విడిచి వెళ్ళెను. జరిగిన విషయము ఇంద్రునకు తెలిపెను. దేవతలందరూ సంతోషించి పరమేశ్వరిని మెచ్చుకొనిరి. ఇట్లు కొంతకాలము గడచెను. ఒక సమయమున జగన్మంగళకారిణి అగు జగన్మాత దర్శనమిచ్చెను. ఆమె కోటి సూర్యుల కాంతి కోటి మన్మధుల సౌందర్యము గలదై మైపూతలతో చిత్రవస్త్రములతో పుష్పమాలాభరణములతో పిడికిటనున్న విచిత్ర భ్రమరములతో వరాభయముద్రలతో పెక్కు తుమ్మెదలు మూగిన పూలమాలలు దాల్చి దయామృత ముట్టిపడుచు శాంతయై లెక్కకు మిక్కిలియైన చిత్రమైన తుమ్మెదలు తన చుట్టును చేరి కొలుచుచుండగా సకల శృంగార సంపదలతో కూడి సర్వవేదములచే పొగడబడుచుండెను.